వాస్తవికత 21వది. వాస్తవికత యొక్క స్వభావం దాగుడుమూతలు ఆట లాంటిది. జీవితంలో ఉన్న ఒకే ఒక ఆట ఇది. ఇప్పుడు ఒకసారి దాన్ని చూస్తావు, మరొకసారి చూడలేవు. అన్ని ముఖాల్లోనూ నవ్వుతూ కనిపించేది వాస్తవికత ఒక్కటే. దానికి మారుగా ఇంకొకటి లేనిదిగా దాన్ని భావిస్తారు. ప్రపంచంలోని అన్ని రూపాల వెనుక ఉన్నది ఇది ఒక్కటే. ఇక్కడ అక్కడ ప్రతి చోట ఒకే ఒకటి ఉన్నది. పోల్చడానికి లేనిది, మార్పు లేనిది కలకాలం ఉండేది. ద్వంద్వత్వ భావం ఉన్నంత వరకు వాటి మధ్య ఎడం కూడా ఉంటుందని చెప్పబడ్డాలి. దీనితో పాటుగా సమయభావన వస్తుంది. ఇది ప్రత్యేక పరిస్థితుల్లో ఒకరిని బంధిస్తుంది. దానివలనే భయం, బాధ, మానసిక వ్యధ కలుగుతాయి. ఒకటే ఒకటి ఉన్నప్పుడు భయపడటానికి ఏముంటుంది? భయం అంటే ఒక సమయంలో ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయని అంగీకరించడం. ఒకే ఒక అనంత వస్తువు తనకు తాను ప్రేమించుకుంటూ కలకాలం ఒక్కటిగా ఒంటరిగా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. నిజంగా నువ్వు ఒక్కడే ఉన్నావు కాబట్టి, అంటే అన్నీ నువ్వే కాబట్టి ఏకాకిగా నడువు, ఒంటరిగా ఉండకు. నిజంగా నువ్వు ఒక్కడే ఉన్నావు కాబట్టి, అంటే అన్నీ నువ్వే కాబట్టి ఏకాకిగా నడువు, ఒంటరిగా ఉండకూడదు.